కృష్ణ యజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే తృతీయః ప్రశ్నః ప్రారంభః. ఓం ప్రజమం వై ప్రజమమితి ప్రాజం ఏతేన ఏతేన యంతి యంతియత్ యద్దశమం దశమహః అహః పాపావహీయం పాపావహీయం వై పాపావహీయమితి పాపావహీయం వా ఏతేన ఏతేన భవంతి భవంతి యత్ యద్దశమం దశమహః అహర్యః యో వై వై ప్రజవం ప్రజవం యథా ప్రజమమితి ప్రాజవం యథాముపథేన ఉపథేన ప్రతిపద్యతే ప్రతిపద్యతే యః ప్రతిపద్యతే ఇతి ప్రతిపద్యతే యస్థానం స్థానగం హంతి హంతి యః యోభ్రేషుం భ్రేషం నేతి నేతి సః నేతీతి నీయేతి సహీయతే హీయతే సః స యః యో వై వై దశమే దశమే హన్ అహన్నవివాక్యే అవివాక్య ఉపహన్యతే అవివాక్యైత్యవివాక్యే ఉపహన్యతే సహ ఉపహన్యత ఇత్యుపహన్యతే సహీయతే హీయతే తస్మై తస్మై యః ఉపహతాయ ఉపహతాయ వ్యాహ ఉపహతాయేత్యుపహతాయ వ్యాహతం వ్యాహేతి ఆహ తమేవ ఏవాన్వారభ్య అన్వారభ్యసం అన్వారభ్యేత్యను ఆరభ్య సమశ్నుతే అశ్నుతే చ అథయ యో వ్యాహ వ్యాహస వ్యాహేతి వీరాహ సహీయతే హీయతే తస్మాత్ తస్మాద్దశమే దశమే హన్ అహన్నవివాక్యే అవివాక్య ఉపహతాయ అవివాక్యైత్యవివాక్యే ఉపహతాయ న ఉపహతాయేత్యుపహతాయ నవ్యుచ్యం వ్యుచ్యమసో వ్యుచ్యమిదివీవుచ్యం అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహుర్యజ్ఞస్య యజ్ఞస్య వై వై సమృద్ధేన సమృద్ధేన దేవాః సమృద్ధేనేతి సమృద్ధేన దేవాః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాయం లోకమాయన్ ఆయన యజ్ఞస్య యజ్ఞస్య వ్యర్థేన వ్యర్థేనాసురాన్ వ్యర్థేనేతి వీర్థేన అసురాన్ వరాః పరాభావయన్ అభావయన్నితి ఇతి యత్ యత్ ఖలు ఖలు వై వై యజ్ఞస్య యజ్ఞస్య సమృద్ధం సమృద్ధం తత్ సమృద్ధమితి సమృద్ధం తద్యజమానస్య యజమానస్యేత్ యద్వ్యర్థం వ్యర్థం తత్ వ్యర్థమితి వీర్థం తద్భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య సహ స యః యో వై వై దశమే దశమే హన్ అహన్నవివాక్యే అవివాక్య ఉపహన్యతే అవివాక్యైత్యవివాక్యే ఉపహన్యతే సహ ఉపహన్యత ఇత్యుపహన్యతే స ఏవాతి అతిరేషయతి రేషయతి తే ఏ బాహ్యాహ బాహ్యాదృశీతవ దృశీతవ స్యుః స్యుస్తే తే విబ్రూయుః బ్రూయుర్యది యది తత్ర తత్ర న విందేయుః విందేయురంతఃసదసాత్ అంతఃసదసాద్వ్యుచ్యం అంతఃసదసాదిత్యంతః సదసాద్ వ్యుచ్యం యది వ్యుచ్యమితి వీవుచ్యం యది తత్ర తత్ర న విందేయుః విందేయుర్గృహపతినా గృహపతినా వ్యుచ్యం గృహపతినేతి గృహపతినా వ్యుచ్యం తత్ వ్యుచ్యమితి వీవుచ్యం తద్వ్యుచ్యం వ్యుచ్యమేవ వ్యుచ్యమితి వీవుచ్యం ఏవాథ అథ వై వా ఏతత్ ఏతత్ సర్పరాజ్ఞ్యాః సర్పరాజ్ఞ్యా ఋగ్భిః సర్పరాజ్ఞ్యా ఇది సర్పరాజ్ఞ్యాః ఋగ్భిస్తువందే ఋగ్భిర్ద్రుగభిః స్తువందీయం ఇయం వై వై సర్పతః సర్పతో రాజ్ఞీ రాజ్ఞీ యద్వై వా అస్యాం అస్యాంగిం కించ చార్చంతి అర్చంతి యత్ యదానృషుః ఆనృషుస్తేన తేనేయం ఏం సర్పరాజ్ఞీ సర్పరాజ్ఞీ తే సర్పరాజ్ఞీతి సర్పరాజ్ఞీ తేయత్వ ఏం కించ వాచా వాచా నృచుః ఆనృచుర్యత్ యదతోధి అతోధ్యర్చితారః అర్చితారస్తత్ తదుభయం ఉభయమాప్వా ఆప్త్వా అవరుధ్య అవరుధ్యోత్ అవరుధ్యేత్యవారుధ్య ఉత్తిష్ఠామ తిష్టామేతి ఇది తాభిః తాభిర్మనసా మనసా స్తువతే సువదేన నవై వా ఇమా ఇమామశ్వరథ అశ్వరథో న అశ్వరథ ఇత్యశ్వరథ నాశ్వతరీరథ అశ్వతరీరథ సద్య అశ్వతరీరథ ఇత్యశ్వతరీరథ సద్య పర్యాప్తుం పర్యాప్తుమర్హతి పర్యాప్తుమితి పర్యాప్తుం అర్హతి మనః మనో వై వా ఇమాం ఇమాగం సద్య సద్య పర్యాప్తుం పర్యాప్తుమర్హతి పర్యాప్తుమితి పర్యాప్తుం అర్హతి మనః మనః పరిభవితుం పరిభవితుమథ పరిభవితుమితి పరిభవితుం అథ బ్రహ్మ బ్రహ్మ వదంతి వదంతి పరిమితాః పరిమితా వై పరిమితా ఇది పరిమితాః వారుచ రుచః పరిమితాని పరిమితాని సామాని పరిమితానీతి పరిమితాని సామాని పరిమితాని పరిమితాని యజోగుంషి పరిమితానీతి పరిమితాని యజోగుష్యథ అథైతస్య ఏతస్యైవ దేవాంతః అంతోన నాస్తి అస్తి యత్ యద్బ్రహ్మ బ్రహ్మ తత్ తత్ప్రతిగణతే ప్రతిగణత ఆ ప్రతిగణత ఇది ప్రతిగణతే ఆచక్షీత చక్షీదస స ప్రతిగర ప్రతిగర ఇది ప్రతిగర బ్రహ్మవాదినా వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కిం కిం ద్వాదశాహస్య ద్వాదశాహస్య ప్రథమేన ద్వాదశాహస్యేది ద్వాదశాహస్య ప్రథమేనాహ్నా అహ్నత్విజా ఋత్విజాన్యజమాన యజమానో వృంతే వృంత ఇది తేజ తేజ ఇంద్రియం ఇంద్రియమితి కిం కిం ద్వితీయేన ద్వితీయేనేది ప్రాణాన్ ప్రాణానన్నాద్యం ప్రాణానది ప్రాణాన్ అన్నాద్యమితి అన్నాద్యమిన్నాద్యం ఇది కిం కిం తృతీయేన తృతీయేనేతి ఇది త్రీన్ త్రీనిమాన్ ఇమాన్ లోకాన్ లోకానిది ఇది కిం కిం చతుర్థేన చతుర్థేనేతి ఇది చతుష్పద చతుష్పద పశూన్ చతుష్పద ఇది చతుర్హోపద పశూనితి ఇది కిం కిం పంచమేన పంచమేనేతి ఇది పంచాక్షరాం పంచాక్షరాం పంక్తిం పంచాక్షరామితి పంచాక్షరాం పంక్తిమితి ఇది కిం ఇదం షష్ఠేన షష్ఠేనేతి ఇది షట్ షడ్ ఋతూన్ ఋతూనితి ఇది కిం ఇగం సప్తమేన సప్తమేనేతి ఇది సప్తపదాం సప్తపదాకం శక్వరీం సప్తపదామితి సప్తాపదాం శక్వరీమితి ఇది కిం కిమష్టమేన అష్టమేనేతి ఇత్యష్టాక్షరాం అష్టాక్షరాం గాయత్రీం అష్టాక్షరామిత్యష్టాక్షరాం గాయత్రీమితి ఇది కిం ఇన్నవమేన నవమేనేతి ఇది త్రివృతం త్రివృతజ్ఞస్తోమం త్రివృతమిది త్రివృతం స్తోమమితి ఇది కిం కిం దశమేన దశమేనేతి ఇది దశాక్షరాం దశాక్షరాం విరాజం దశాక్షరామితి దశాక్షరాం విరాజమిది విరాజమితి వీరాజం ఇది కిం కిమేకాదశేన ఏకాదశేనేతి ఇత్యేకాదశాక్షరాం ఏకాదశాక్షరాం ద్రష్టుభం ఏకాదశాక్షరామిత్యేకాదశాక్షరాం ద్రష్టుభమిది ఇది కిం కిం ద్వాదశేన ద్వాదశేనేతి ఇది ద్వాదశాక్షరాం ద్వాదశాక్షరాం జగతీం ద్వాదశాక్షరామితి ద్వాదశాక్షరాం జగతీమితి ఇత్యేతావత్ ఏతావద్వై వా అస్తి అస్తి యావత్ యావదేతత్ ఏతద్యావత్ యావదేవ ఏవాస్తి ఆస్తిత్ తదేషాం ఏషాం వృందే వృందరి వృందే ఏష వై వా ఆత్మ ఆత్మో ద్వాదశాః ద్వాదశాహోయత్ ద్వాదశాః ఇది ద్వాదశాః త్రయోదశరాత్ర త్రయోదశరాత్రస్ సమానం త్రయోదశరాత్ర ఇది త్రయోదశరాత్ర సమానగం హి హ్యేతత్ ఏతదః అహయత్యత్రాయణీయ ప్రాయణీయశ్చ ప్రాయణీయ ఇది ప్రాయణీయ చోదయనీయ ఉదయనీయశ్చ ఉదయనీయ ఇత్యుదయనీయ చత్ర్యతిరాత్ర త్ర్యతిరాత్రో భవతి త్ర్యతిరాత్ర ఇది త్రి అతిరాత్ర భవతి త్రయ త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానామాప్త్యై ఆప్త్యై ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై ప్రథమ ప్రథమోతిరాత్ర అతిరాత్రో జ్ఞాన అతిరాత్ర ఇత్యతిరాత్ర జ్ఞానో ద్వితీయ జ్ఞాన ఇది వీరన ద్వితీయోపాన అపానస్తృతీయ అపాన ఇత్యపాన తృతీయ ప్రాణాపానో దానేషు ప్రాణాపానో దానేష్వేవ ప్రాణాపానో దానేష్విది ప్రాణాపాన ఉదానేషు ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యన్నాద్యే ప్రతిష్టంది తిష్టంది సర్వం సర్వమాయు ఆయుర్యంతి ఇంతియే ఏవం ఏవం విద్వాగుంస విద్వాగుంసత్రయోదశరాత్రం త్రయోదశరాత్రమాసతే త్రయోదశరాత్రమిది త్రయోదశరాత్రం ఆసతే తత్ తదాహు ఆహుర్వాగ్ వాగ్వై వా ఏషా ఏషా విదత విదతాయత్ విదతే వివీతతాః యద్వాదశాః ద్వాదశాహస్తాం ద్వాదశాః ఇది ద్వాదశాః తాం వి విచ్ఛిన్యుః ఛిన్యుర్యత్ యన్మధ్యే మధ్యేతి రాత్రం అతిరాత్రం కుర్యో అతిరాత్రమిత్యది రాత్రం కుర్యురుపదాసుగా ఉపదాసుగా గృహపతే ఉపదాసుగేత్యుపదాసుగా గృహపతేర్వాగ్ గృహపతేరితి గృహపతే వాక్ స్యాత్ స్యాదుపరిష్టాద్ ఉపరిష్టాచ్ఛందోమానాం ఛందోమానాం మహావ్రతం ఛందోమానామితి ఛందహామానాం మహావ్రతం కుర్వంతి మహావ్రతమితి మహావ్రతం కుర్వంతి సంతతాం సంతతామేవ సంతతామితి సంతతాం ఏవ వాచం వాచమవ అవరుంధతే రుంధతే అనుపదాసుగా అనుపదాసుగా గృహపదే అనుపదాసుకేద్యునుపాదాసుక గృహపతేర్వాగ్ గృహపతేరి గృహపతే వాగ్భవతి భవతి పశవ పశవో వై వై ఛందోమా ఛందోమా అన్నం ఛందోమా ఇది ఛందహామా అన్నం మహావ్రతం మహావ్రతం యత్ మహావ్రతమిది మహావ్రతం యదుపరిష్టాద్ ఉపరిష్టాచ్ఛందోమానాం ఛందోమానాం మహావ్రతం ఛందోమానామిది ఛందహామానాం మహావ్రతం కుర్వంతి మహావ్రతమిది మహావ్రతం కుర్వంతి పశుషు పశుషు చైవ ఏవాన్నాద్యే అన్నాద్యే చ అన్నాద్యేత్యన్నాద్యే చ ప్రతి ప్రతిష్టంతి తిష్టంతేతి తిష్టంతి ఆదిత్యా అకామయంత అకామయంతోభయో ఉభయోర్లోకయో లోకయోరుధ్వజామ రుధ్వజామేటి ఇది తే తదేతం ఏదం చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమపశ్యన్ చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరం తేన తేనాయజంత అయజంత తో వై వై తే త ఉభయో ఉభయోర్లోకయో లోకయోరార్ధమన్ ఆర్ధమన్నస్మిన్ అస్మిగ్గుశ్చ చాముష్మిన్ అముష్మిగ్గుశ్చ ఏం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమాసతే చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ఆసత ఉభయో ఉభయోరేవ ఏ లోకయో లోకయోరుధ్వమంతి రుధ్వమంత్యస్మిన్ అస్మిగ్గుశ్చ చాముష్మిన్ అముష్మిగ్గుశ్చ చతుర్దశరాత్ర చతుర్దశరాత్రో భవతి చతుర్దశరాత్ర ఇది చతుర్దశరాత్ర భవతి సప్త సప్త గ్రామ్యా గ్రామ్యా ఓషధయ ఓషధయ సప్త సప్తారణ్యా ఆరణ్యా ఉభయీషాం ఉభయీషామవరుధ్యై అవరుధ్యయత్ అవరుధ్యా ఇత్యవరుధ్యై యత్పరాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాని భవంతి అభవంత్యమం అముమేవ ఏవతై తైర్లోకం లోకమభి అభిజయంతి జయంతి యత్ప్రతీచీనాని ప్రతీచీనాని పృష్టాని పృష్టాని భవంతి భవంతీమం ఇమమేవ ఏవతై తైర్లోకం లోకమభి అభిజయంతి జయంతి త్రయస్త్రిగుంశౌ త్రయస్త్రిగుంశౌ మధ్యతః త్రయస్త్రిగుంశావిత్రయ త్రిగుంశౌ మధ్యత స్తోమో స్తోమో భవతః భవతః సామ్రాజ్యం సామ్రాజ్యమేవ సామ్రాజ్యమితి సామ్రాజ్యం ఏవ గచ్చంది గచ్చంది అధిరాజౌ అధిరాజౌ భవతః అధిరాజావిత్యధిరాజౌ భవతోధిరాజాః అధిరాజా ఏవ అధిరాజా ఇత్యధిరాజాః ఏవ సమానానాం సమానానాం భవంతి భవంతిది రాత్రౌ అధిరాత్రాభిదః అధిరాత్రావిద్యతే రాత్రౌ అభితో భవతః భవతః పరిగృహేద్యై పరిగృహేద్యాది పరిగృహేద్యై ప్రజాపతి స్వర్గం ప్రజాపతిరితి ప్రజాపతిః స్వర్గం లోకం స్వర్గమితి సువాహకం లోకమయీత్ ఐత్తం తం దేవాః దేవా అను అన్వాయన్ ఆయంతాన్ తానాదిత్యాః ఆదిత్యాశ్చ చ పశవః పశవశ్చ చాను అన్వాయన్ ఆయంతే తే దేవాః దేవా అబ్రువన్ అబ్రువనయాన్ యాన్ పశూన్ పశూనుపాజీ విష్మ ఉపాజీ విష్మలే ఉపాజీ విష్మేద్యుపాజీ విష్మ త ఇమే ఇమేన్వాగ్మన్ అన్వాగ్మన్నితి అన్వాగ్మన్నిత్యనో ఆగ్మన్ ఇది తేభ్య ఏదం ఏదం చతుర్దశరాత్రం చతుర్దశరాత్రం ప్రతి చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ప్రత్యౌహన్ ఔహంతే తాదిత్యాః ఆదిత్యా పృష్ఠైః పృష్ఠైః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమా ఆరోహన్ అరోహన్ త్రిహాభ్యాం త్రిహాభ్యామస్మిన్ త్రిహాభ్యామిది త్రి అహాభ్యాం అస్మిన్ లోకే లోకే పశూన్ పశూన్ ప్రతి ప్రత్యౌహన్ ఔహన్ పృష్ఠైః పృష్ఠైరాదిత్యాః ఆదిత్యా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకార్ధమన్ ఆర్ధమన్ త్రిహాభ్యాం త్రిహాభ్యామస్మిన్ త్రిహాభ్యామిది త్రి అహాభ్యాం అస్మిన్ లోకే లోకే పశవః పశవోయే యదేవం ఏవం విద్వాగుంసః విద్వాగుంసశ్చతుర్దశరాత్రం చతుర్దశరాత్రమాసతే చతుర్దశరాత్రమితి చతుర్దశరాత్రం ఆసత ఉభయోః ఉభయోరేవ ఏవ లోకయోః లోకయోరుధ్వమంతి రుధ్వమంత్యస్మిన్ అస్మిగ్గుశ్చ చాముష్మిన్ అముష్మిగ్గుశ్చ చతుష్టైః పృష్ఠైరేవ ఏవాముష్మిన్ అముష్మిన్ లోకే లోకరుధ్వమంతి రుధ్వమంతి త్రిహాభ్యాం త్రిహాభ్యామస్మిన్ త్రిహాభ్యామిది త్రి అహాభ్యాం అస్మిన్ లోకే లోకే జ్యోతిః జ్యోతిర్గౌ గౌరాయుః ఆయురితి ఇది త్ర్యహః త్ర్యహో భవతి త్ర్యహ ఇది త్రి అహః భవతీయం ఇయం వావ వావజ్యోతిః జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌః నౌరసౌ అసా వాయుః ఆయురిమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకానభ్యారోహంతి అభ్యారోహంతి యత్ అభ్యారోహంతీత్యభి ఆరోహంతి యదన్యతః అన్యతః పృష్టాని పృష్టాని స్యో స్యుర్విరివధం విరివధగ్ర స్యాద్ విరివధాని విరివధం స్యాన్ మధ్యే మధ్యే పృష్టాని పృష్టాని భవంతి భవంతి సవిరుధత్వాయ సవిరుధత్వాయ ఓజః సవిరుధత్వాయేతి సవిరుధత్వాయ ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాన్యోజః ఓజ ఏవ ఏవ వీర్యం వీర్యం మధ్యతః మధ్యతో దశతే దశతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతి బృహద్రసంతరాభ్యామితి బృహద్రసంతరాభ్యాం యంతీయం ఇయం వావ వావరసంతరం రసంతరమసౌ రసంతరమితి రసం రథం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవయంతి యంత్యసో అసో అనయోహ అసో ఇత్యసో అనయోరేవ ఏవ ప్రతి ప్రతిష్టంతి తిష్టంతేతే ఏతే వై ఏతే ఇత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయనీ అంజసాయనీ శృతి అంజసాయనీ ఇత్యంజసాయనీ శృతీతాభ్యాం శృతీశ్రుతి తాభ్యామేవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి కింది పరాంచ పరాంచో వై వా ఏతే ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి ఏ అభ్యారోహంతీర్భి ఆరోహంతి ఏ ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాన్యుపజంతి ఉపజంతి ప్రత్యంగ్ ఉపజంతీత్యుపాయంతి ప్రత్యంగ్ర్యహ త్ర్యహో భవతి త్ర్యహ ఇది త్రి అహ భవతి ప్రత్యవరుఢ్యై ప్రత్యవరుఢ్యా అథో ప్రత్యవరుఢ్యా ఇది ప్రతి అవరుఢ్యై అథో ప్రతిష్ఠితి అథో ఇద్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి ఉభయోర్లోకయోః లోకయోరుద్ధ్వా రుద్ధ్వోత్ ఉత్తిష్ఠంతి తిష్టంతి చతుర్దశ చతుర్దశైతాః చతుర్దశేతి చతుర్దశ ఏతాస్తాసాం తాసాంగ్యాః యాదశ దశదశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాటన్నం విరాటితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాటితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతేజాః యాశ్చతస్రః చతస్రశ్చతస్రః చతస్రో దిశః దిశో దిక్షో దిక్ష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టంతి తిష్టంతి రాత్రౌ అతిరాత్రాభిదః అతిరాత్రావిత్తి రాత్రౌ అభిదో భవతః భవతః పరిగృహీత్యై పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై ఇంద్రో వై వై సదృంగ్ సదృంగ్ దేవతాభిః సదృంగితి సాదృంగ్ దేవతాభిరాసీత్ ఆసీత్ సః స నవ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమిది ఆవృతం అగచ్చత్సః స ప్రజాపతిం ప్రజాపతిమువ ప్రజాపతిమితి ప్రజాపతి ఉపాధావత్ అధావత్తస్మై తస్మా ఏదం ఏదం పంచదశ రాత్రం పంచదశ రాత్రం ప్ర పంచదశ రాత్రమితి పంచదశ రాత్రం ప్రాయచ్చత్ అయచ్చత్తం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తతః తతో వై వై సహ సోన్యాభిః అన్యాభిర్దేవతాభిః దేవతాభిర్వ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమితి ఆవృతం అగచ్చద్యే యయ ఏవం ఏవం విద్వాగుంసః విద్వాగుంసః పంచదశ రాత్రం పంచదశ రాత్రమాసతే పంచదశ రాత్రమితి పంచదశ రాత్రం ఆసతే వ్యావృతం వ్యావృతమేవ వ్యావృతమితి ఆవృతం ఏవ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చంతి గచ్చంతి జ్యోతిః జ్యోతిర్గౌః గౌరాయుః ఆయురితి ఇది త్ర్యహ త్ర్యహో భవతి త్ర్యహ ఇది త్రే అహః భవతీయం ఇయం వావ వాజ్యోతిః జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌః గౌరసౌ అసా వాయుః ఆయురేషు ఏష్వేవ ఏవ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టంతి తిష్టంతి అసత్రం అసత్రం వై వా ఏతత్ ఏతద్విత్ యదఛందోమం అఛందోమం యత్ అఛందోమమిత్యఛందహామం యచ్ఛందోమాః ఛందోమా భవంతి ఛందోమాది ఛందహామాః భవంతి తేన తేన సత్రం సత్రం దేవతాః దేవతా ఏవ ఏవ పృష్ఠైః పృష్ఠైరవ అవరుంధతే రుంధతే పశూన్ పశూన్ ఛందోమైః ఛందోమైరోజః ఛందోమైరితి ఛందహామైః ఓజో వై వై వీర్యం వీర్యం పృష్ఠాని పృష్ఠాని పశవః పశవశ్చందోమా ఛందోమా ఓజసి ఛందోమా ఇది ఛందహామా ఓజస్యేవ వీర్యే వీర్యే పశుషు పశుషు ప్రతిష్ఠంతి తిష్టంతి పంచదశ రాత్ర పంచదశ రాత్రోభవతి పంచదశ రాత్రైతి పంచదశ రాత్ర భవతి పంచదశ పంచదశో వజ్ర పంచదశ ఇది పంచదశ వజ్రో వజ్రం వజ్రమేవ భ్రాతృవ్యేభ్య భ్రాతృవ్యేభ్య ప్రహరంతి హరంతి రాత్రౌ అతిరాత్రమభిద అతిరాత్రావిత్యుది రాత్రౌ అభితో భవతః భవత ఇంద్రియస్య ఇంద్రియస్య పరిగృహేత్యై పరిగృహేత్యాది పరిగృహేత్యై ఇంద్రో వై వై శిథిర శిథిర ఇవ ఇవాప్రతిష్ఠిత అప్రతిష్ఠిత ఆసీత్ అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠిత ఆసీత్ సహ సోసురేభ్య అసురేభ్యో బిభేద్ అబిభేత్ సహ స ప్రజాపతిం ప్రజాపతిమప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావత్ అధావద్దస్మై తస్మాదం ఏదం పంచదశ రాత్రం పంచదశ రాత్రం వజ్రం పంచదశ రాత్రమిది పంచదశ రాత్రం వజ్రం ప్రాయచ్చత్ అయచ్చత్తేన తేనాసురాన్ అసురాన్ పరాభావ్య పరాభావ్య విజిత్య పరాభావ్యేతి పరాభావ్య విజిద్య శ్రియం విజిద్యేతి వైజిత్య శ్రియమగచ్చత్ అగచ్చదగ్నిష్ఠుత అగ్నిష్ఠుత పాప్మానం అగ్నిష్ఠుతేగ్నిస్తుత పాప్మానం నిరదహత అదహత పంచదశ రాత్రేణ పంచదశ రాత్రేణ ఔజ పంచదశ రాత్రేణేతి పంచదశ రాత్రేణ ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమాత్మన్ ఆత్మన్నధత హే ఏం విద్వాగుంస విద్వాగుంస పంచదశ రాత్రం పంచదశ రాత్రమాసతే పంచదశ రాత్రమిది పంచదశ రాత్రం ఆసతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ పరాభావ్య పరాభావ్య విజిత్య పరాభావ్యేతి పరాభావ్య విజిద్య శ్రియం విజిద్యేతి విజిత్య శ్రియం గచ్చంతి గచ్చంతి అగ్నిష్ఠుత అగ్నిష్ఠుత పాప్మానం అగ్నిష్ఠుతేస్తుత పాప్మానం నిర్దహంతే దహంతే పంచదశ రాత్రేణ పంచదశ రాత్రేణ ఔజ పంచదశ రాత్రేణేతి పంచదశ రాత్రేణ ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమాత్మన్ ఆత్మన్ దధతే దధత ఏతా పశవ్యాః పశవ్యాః పంచదశ పంచదశ వై పంచదశేతి పంచదశ వా అర్ధమాసస్య అర్ధమాసస్య రాత్రయః అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయోర్ధమాసశః అర్ధమాసశః సంవత్సరః అర్ధమాసశ ఇత్యర్ధమాసశః సంవత్సరా ఆభ్యతే సంవత్సర ఇది సంవత్సరః ఆభ్యతే సంవత్సరం సంవత్సరం పశవః సంవత్సరమిది సంవత్సరం పశవోను అనుప్ర ప్రజాయంతే జాయంతే తస్మాత్ తస్మాత్ పశవ్యాః పశవ్యా ఏతాః ఏతా ఏవ సువర్గ్యాః సువర్గ్యాః పంచదశ సువర్గ్యా ఇది సువహాగ్యాః పంచదశ వై పంచదశేతి పంచదశ వా అర్ధమాసస్య అర్ధమాసస్య రాత్రయః అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయోర్ధమాసశః అర్ధమాసశ సంవత్సరః అర్ధమాసరిత్యర్ధమాసశః సంవత్సరా ఆప్యతే సంవత్సర ఇది సంవత్సరః ఆప్యతే సంవత్సరః సంవత్సరః సువర్గః సంవత్సర ఇది సంవత్సరః సువర్గో లోకః సువర్గ ఇది సువహాగః లోకస్తస్మాత్ తస్మాత్ సువర్గ్యాః సువర్గ్యా జ్యోతిః సువర్గ్యా ఇది సువహాగ్యాః జ్యోతిర్గౌః గౌరాయుః ఆయురిది ఇది త్ర్యహః త్ర్యహో భవతి త్ర్యహ ఇది త్ర్యహః భవతి ఇయం వావ వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆయురిమాన్ ఇమానేవ ఏవలోకాన్ లోకానభ్యారోహంతి అభ్యారోహంతి యత్ అభ్యారోహంతీత్యభి ఆరోహంతి యదన్యతః అన్యతః పృష్ఠాని పృష్ఠాని స్యుః యుర్వివిధం వివిధర్గ స్యాత్ వివిధమివిధం స్యాన్మధ్యే మధ్యే పృష్ఠాని పృష్ఠాని భవంతి భవంతి సవివధత్వాయ సవివధత్వాయ ఔజః సవివధత్వాయేతి సవివధత్వాయ ఓజో వై వై వీర్యం వీర్యం పృష్ఠాని పృష్ఠాన్యోజః ఓజ ఏవ వీర్యం వీర్యం మధ్యతః మధ్యతో దధతే దధతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యందే బృహద్రసంతరాభ్యామిది బృహదే రసంతరాభ్యాం యందీయం ఇయం వావ వావరసంతరం రథంతరమసౌ రథంతరమితి రథంతరం అసౌ బృహత్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవయంది యంత్యథో అథో అనయోః అథో ఇత్యథో అనయోరేవ ఏవ ప్రతి ప్రతిష్టంతి తిష్టంత్యేతే ఏతే వై ఏతే ఇత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని అంజసాయని శృతి అంజసాయని ఇత్యంజసా అయని శృతీరాభ్యాం శృతీరి శృతి తాభ్యామేవ ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యంది యంది పరాహంచ పరాహంచో వై వాతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంది అభ్యారోహంది ఏ అభ్యారోహంతేభి ఆరోహంది ఏ ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాన్యుపజంది ఉపజంది ప్రత్యం ఉపజంతిపాజంది ప్రత్యం గ్రహ త్రిహో భవతి త్రిహ ఇది త్రి అహ భవతి ప్రత్యవరూఢ్యై ప్రత్యవరూఢ్యా అథో ప్రత్యవరూఢ్యా ఇది ప్రతి అవరూఢ్యై అథో ప్రతిష్ఠిత్యై అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయోః లోకయోరుద్ధ్వా రుద్ధోర్ ఉత్తిష్ఠంతి తిష్ఠంతి పంచదశ పంచదశైతాః పంచదశ ఇది పంచాదశ ఏతాస్తాసాం తాసాంగ్యాః యాదశ దశ దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాటితి వీరాట్ విరాజైవ విరాజయతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతేజాః యాః పంచ పంచ పంచ పంచదశ దిశో దిక్షు దిక్ష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టంతితి రాత్రౌ అతిరాత్రాభిదః అతిరాత్రావిత్తి రాత్రౌ అభిదో భవతః భవత ఇంద్రియస్య ఇంద్రియస్య వీర్యస్య వీర్యస్య ప్రజాయై ప్రజాయై పశూనాం ప్రజాయాతి ప్రజాయై పశూనాం పరిగృహీత్యై పరిగృహీద్యా ఇది పరిగృహీత్యై ప్రజాపజరకామేత ప్రజాపజరి ప్రజాపతి అకామేతాన్నాదః అన్నాద సమ్ అన్నాద్యన్నాద సమితి ఇది సహ సేతం ఏతం సప్తదశరాత్రం సప్తదశరాత్రమపశ్యత్ సప్తదశరాత్రమితి సప్తదశరాత్రం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తో వై వై సహ సోన్నాద అన్నాదోభవత్ అన్నాదైత్యన్నాద అభవద్యే ఏం విద్వాగుంస విద్వాగుంస సప్తదశరాత్రం సప్తదశరాత్రమాసతే సప్తదశరాత్రమితి సప్తదశరాత్రం ఆసతేన్నాదాః అన్నాదా ఏవ అన్నాదా ఇత్యన్నాదాః ఏవ భవంతి భవంతి పంచాహ పంచాహో భవతి పంచాహ ఇది పంచాహ భవతి పంచ పంచ వై వా ఋతవః ఋతవః సంవత్సరః సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సరః ఋతుష్వేవ ఏవ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంతి తిష్టంత్యథో అథో పంచాక్షరా అథోరిథో పంచాక్షరా పంక్తి పంచాక్షరే పంచాక్షరా పంక్తి పాంక పాంకో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధతే రుంధతే సత్రం అసత్రం వై వా ఏతత్ ఏతద్యత్ యదశందోమం అశందోమం యత్ అశందోమమిత్య షందహామం యచ్ఛందోమాః ఛందోమా భవంతి ఛందోమా ఇది షందహామాః భవంతి తేన తేన సత్రం సత్రం దేవతాః దేవత ఏవ పృష్ఠైః పృష్ఠైరవ అవరుంధతే రుంధతే పశూర్ పశూన్ ఛందోమైః ఛందోమైరోజ ఛందోమైరితి ఛందహామైః ఓజో వై వై వీర్యం వీర్యం పృష్ఠాని పృష్టాని పశవ పశవశ్చందోమా ఛందోమా ఓజసి ఛందోమా ఇది ఛందహామా ఓజస్యేవ ఏవ వీర్యే వీర్యే పశుషు పశుషు ప్రతి ప్రతిష్టంది తిష్టంది సప్తదశరాత్ర సప్తదశరాత్రో భవతి సప్తదశరాత్ర ఇది సప్తదశరాత్ర భవతి సప్తదశ సప్తదశ ప్రజాపతి సప్తదశ ఇది సప్తదశ ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్త్యై ప్రజాపతేరది ప్రజాపతే ఆప్త్యా అతిరాత్రౌ అతిరాత్రావభితః అతిరాత్రావిద్యతే రాత్రౌ అభితో భవతః భవతోన్నాద్యస్య అన్నాద్యస్య పరిగృహేద్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య పరిగృహేద్యాది పరిగృహేద్యై సా విరాట్ విరాట్ విక్రమ్య విరాటితి వీరాట్ విక్రమ్యాతిష్ఠత్ విక్రమ్యేతి వీక్రమ్య అతిష్ట బ్రహ్మణా బ్రహ్మణా దేవేషు దేవేష్వన్నేన అన్నేనాసురేషు అసురేషు తే దేవాః దేవా అకామయంత అకామయంతోభయం ఉభయపుంసం సంవృంజీమహి వృంజీమహి బ్రహ్మ బ్రహ్మ చాన్నం అన్నం చేతి ఇది తే తలేతాః ఏతా విగంశతిం విగంశతికం రాత్రీః రాత్రిరపశ్యన్ అపశ్యన్ తతః తతో వై వై తే త ఉభయం ఉభయపుంసం సమవృంజత అవృంజత బ్రహ్మ బ్రహ్మ చాన్నం అన్నం చబ్రహ్మవర్చసిన బ్రహ్మవర్చసినో అన్నాదా బ్రహ్మవర్చసిన ఇది బ్రహ్మవర్చసిన అన్నాదా అభవన్ అన్నాదాం అదాహ అభవనయే ఏం విద్వాగుంస ఏత ఆసతే ఆసత ఉభయమేవ సంవృంజతే వృంజతే బ్రహ్మ చాన్నం అన్నం చ్రహ్మవర్చసిన బ్రహ్మవర్చసినో అన్నాదా బ్రహ్మవర్చసిన ఇది బ్రహ్మవర్చసిన అన్నాదాభవంతి అన్నాదాన్నాదాంతి ద్వే వై ద్వే వా ఏతే విరాజౌ ఏతేచ్చేతే విరాజౌ తయో విరాజావితి వీరాజౌ తయోరేవ ప్రతిష్టంది తిష్టంది విపుంశో వై పురుష పురుషో దశహస్త అంగులయ అంగులయో దశ పద్యాన్ యావానేవ పురుషస్తం తమాప్వా ఆప్తోద్ ఉత్తిష్టంది తిష్టంది జ్యోతి జ్యోతిర్గౌ గౌరాజు ఆయురితి ఇది త్రిహా త్రిహాభవంతి త్రిహా ఇది త్రి అహాహ భవంతీయం ఇయం వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆయురిమాన్ ఇమానేవ లోకాన్ లోకానభ్యారోహంతి అభ్యారోహంత్యభిపూర్వం అభ్యారోహంతేత్యభి ఆరోహంతి అభిపూర్వం త్రిహాః అభిపూర్వమిత్యభి పూర్వం త్రిహా భవంతి త్రిహా ఇది త్రి అహాః భవంత్యభిపూర్వం అభిపూర్వమేవ అభిపూర్వమిత్యభి పూర్వం ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి యత్ అభ్యారోహంతేత్యభి ఆరోహంతి యదన్యతః అన్యత పృష్టాని పృష్టాని స్యుః స్యుర్వివిధం వివిధజ్ఞ స్యాత్ వివిధమితి వివిధం సాన్ మధ్యే పృష్టాని పృష్టాని భవంతి భవంతి సవివిధత్వాయ సవివిధత్వాయోజ సవివిధత్వాయేతి సవివిధత్వాయ ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాన్యోజ ఓజ ఏవ వీర్యం వీర్యం మధ్యతః మధ్యతో దధతే దధతే బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం యంతి బృహద్రసంతరాభ్యామిది బృహద్ రథంతరాభ్యాం యంతీయం ఇయం వావరథంతరం రథంతరమసౌ రథంతరమితి రథంతరం అసౌ బృహత్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవయంతి యంత్యథో అసో అనయో అథో ఇత్యథో అనయోరేవ ఏవ ప్రతి ప్రతిష్టంతి తిష్టంతేతే ఏతే వై ఏతేచ్చేతే వై యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయని అంజసాయని శృతి అంజసాయని ఇత్యంజసాయని శృతి తాభ్యాం శృతి ఇది శృతి తాభ్యామేవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకిన్యంతి ఇంది పరాంచ పరాంచో వై వా ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి ఏ అభ్యారోహంతేత్యభి ఆరోహంతి ఏ ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాన్యుపయంతి ఉపయంతి ప్రత్యం ఉపయంతేత్యుపాయంతి ప్రత్యం త్రిహః త్రిహో భవతి త్ర్యః ఇది త్రి అహః భవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయోః లోకయోరరుద్ధ్వా రుద్ధ్వోద్ ఉత్తిష్ఠంతి తిష్టంతి రాత్రౌ అతిరాత్రావభిదః అతిరాత్రావిద్యతి రాత్రౌ అభితో భవతః భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్యాన్నాద్యస్య బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య అన్నాద్యస్య పరిగృహేత్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య పరిగృహేత్యాది పరిగృహేత్యై అసావాదిత్యః ఆదిత్యో అస్మిన్ అస్మిన్లోకే లోక ఆసీత్ ఆసీత్తం తమ్ దేవాః దేవాః పృష్టైః పృష్టైః పరిగృహ్య పరిగృహ్య సువర్గం పరిగృహ్యేతి పరిగృహ్య స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమగమయన్ అగమయన్ పరైః పరైరవస్తాద్ అవస్తాద్వరి పర్యగృహన్ అగృహన్ ఇవాకీర్త్యేన ఇవాకీర్త్యేన సువర్గే ఇవాకీర్త్యేనేతి ఇవాకీర్త్యేన స్వర్గే లోకే సువర్గేతి సువహాగే లోకే ప్రతి ప్రత్యస్థాపయన్ అస్థాపయన్ పరైః పరైః పరస్తాద్ పరస్తాద్వరి పర్యగృహన్ గృహన్ పృష్టైః పృష్టైరుపావారోహన్ ఉపావారోహన్ సహ ఉపావారోహన్నిత్యుపా అవారోహన్ స వై వా అసౌ అసావాదిత్యః ఆదిత్యోముష్మిన్ అముష్మిన్ లోకే లోకే పరైః పరైరుభయతః ఉభయతః పరిగృహీతః పరిగృహీతో యత్ పరిగృహీతైతి పరిగృహీతః యత్ పృష్ఠాని పృష్ఠాని భవంతి భవంతి సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవతైః తైర్లోకం లోకం యజమానాః యజమానాయంతి ఇంది పరైః పరైరవస్థాద్ అవస్థాద్ పరి పరిగృహంతి గృహంతి దివాకీర్త్యేన దివాకీర్త్యేన సువర్గే దివాకీర్త్యేనేతి దివాకీర్త్యేన సువర్గే లోకే సువర్గేతి సువహాగే లోకే ప్రతి ప్రతిష్టంతి తిష్టంతి పరైః పరైః పరస్తాద్ పరస్తాద్ పరి పరిగృహంతి గృహంతి పృష్ఠైః పృష్ఠైరుపావరోహంతి ఉపావరోహంతి యత్ ఉపావరోహంతిపావరోహంతి యత్పరే పరే పరస్తాద్ పరస్తాన్న నాస్యుః స్యుః పరాంచః పరాంచః సువర్గాద్ సువర్గాల్లోకాద్ సువర్గాది సువహాగాద్ లోకాన్ని నిష్పద్యేరన్ పద్యేరనైరవస్థాద్ అవస్థాన్న నాస్యుః స్యుః ప్రజాః ప్రజాని ప్రజాది ప్రజా నిర్దహేయుః దహేయురభితః అభితో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానః దివాకీర్త్యమిది దివాకీర్త్యం పరస్సామానో భవంతి పరస్సామాన ఇది పర సామానః భవంతి సువర్గే సువర్గ ఏవ సువర్గ ఇది సువహాగే ఏవైనాన్ ఏనాం లోకే లోక ఉభయదః ఉభయదః పరి పరిగృహంతి గృహంతి యజమానాః యజమానా వై వై దివాకీర్త్యం దివాకీర్త్యకం సంవత్సరః దివాకీర్త్యమిది దివాకీర్త్యం సంవత్సరః పరస్సామానః సంవత్సర ఇది సంవత్సరః పరస్సామానోభితః పరస్సామాన ఇది పర సామానః అభితో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానః దివాకీర్త్యమిది దివాకీర్త్యం పరస్సామానో భవంతి పరస్సామాన ఇది పర సామానః భవంతి సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవోభయతః ఉభయతః ప్రతి ప్రతిష్ఠంతి తిష్టంతి పృష్టం పృష్టం వై వై దివాకీర్త్యం దివాకీర్త్యం పార్శ్వే దివాకీర్త్యమిది దివాకీర్త్యం పార్శ్వే పరస్సామానః పార్శ్వే ఇది పార్శ్వే పరస్సామానోభితః పరస్సామాన ఇది పర సామానః అభితో దివాకీర్త్యం దివాకీర్త్యం పరస్సామానః దివాకీర్త్యమిది దివాకీర్త్యం పరస్సామానో భవంతి పరస్సామాన ఇది పర సామానః భవంతి తస్మాద్ తస్మాదభితః అభితం పృష్టం పృష్టం పార్శ్వే పార్శ్వే భూయిష్ఠాః పార్శ్వే ఇది పార్శ్వే భూయిష్ఠాగ్రహాః గ్రహా గృహ్యంతే గృహ్యంతే భూయిష్టం భూయిష్టకం శస్యతే శస్యతే యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవ తత్ తన్మధ్యతః మధ్యతో గ్రంథిం గ్రంథిం గ్రథనంతి గ్రథనంతి అవిస్రగుంసాయ అవిస్రగుంసాయ సప్త అవిస్రగుంసాయేద్యవిస్రగుంసాయ సప్త గృహ్యంతే గృహ్యంతే సప్త సప్త వై వై శీర్షణ్యాః శీర్షణ్యాః ప్రాణాః ప్రాణాః ప్రాణాన్ ప్రాణాది ప్రాణాః ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవ యజమానేషు యజమానేషు దధతి దధతి యత్ యత్ ప్రాచీనాని ప్రాచీనాని పృష్ఠాని పృష్ఠాని భవంతి భవంత్యమం అమమేవ ఏవ తైః తైర్లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి యత్ అభ్యారోహంతేత్యభి ఆరోహంతి యదిమం ఇమం లోకం లోకన్న న ప్రత్యవరోహేయుః ప్రత్యవరోహేయుర్ ప్రత్యవరోహేయురితి ప్రతి అవరోహేయుః ఉద్వా వామాద్యేయుః మాద్యేయుర్యజమానాః యజమానాః ప్రవాహ వామీయేరన్ మీయేరనేర్ యత్ప్రతీచీనాని ప్రతీచీనాని పృష్ఠాని పృష్ఠాని భవంతి భవంతీమం ఇమమేవ ఏవ తైః తైర్లోకం లోకం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతిథో ప్రత్యవరోహంతేతి ప్రతి అవరోహంతి అథో అస్మిన్ అథో ఇత్యథో అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టంతి తిష్టంతి అనున్మాదాయ అనున్మాదాయేంద్ర అనున్మాదాయేద్యనుమాదాయ ఇంద్రో వై వా అప్రతిష్ఠితః అప్రతిష్ఠిత ఆసీత్ అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠితః ఆసీత్ సః స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావత్ అధావత్తస్మై తస్మాయేతం ఏతమేకవింశతిరాత్రం ఏకవింశతిరాత్రం ర ఏకవింశతిరాత్రమిత్యేకవింశతిరాత్రం ప్రాయచ్ఛత్ అయచ్ఛత్తం త అమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తో వై వై సహ స ప్రతి ప్రత్యతిష్టత్ అతిష్టజ్యే ఏ బహుయాజిన బహుయాజిన ప్రతిష్ఠితా బహుయాజిన ఇది బహుయాజిన అప్రతిష్ఠితా స్యు అప్రతిష్ఠితా ప్రదేశితా స్యుస్తే తదేక వింశతి రాత్రం ఏక వింశతి రాత్రమాసీరన్ ఏక వింశతి రాత్రమిత్యేక వింశతి రాత్రం ఆసీరన్ ద్వాదశ ద్వాదశమాసా మాసా పంచ పంచర్తవ రథవస్త్రయ త్రయమే ఇమే లోకా లోకా అసౌ అసావాదిత్య ఆదిత్యేక వింశ ఏక వింశ ఏతావంత ఏక వింశ ఇత్యేకా వింశ ఏతావంతో వై వై దేవలోకా దేవలోకాస్తేషు దేవలోకా ఇది దేవలోకా తేష్వేవ ఏవయథాపూర్వం యథాపూర్వం ప్రతి యథాపూర్వమితి యథాపూర్వం ప్రతిష్టంతి తిష్టంత్యసౌ అసావాదిత్య ఆదిత్యోన నవి వ్యరోచత అరోచత సహ స ప్రజాపతి ప్రజాపతిమప ప్రజాపతిమితి ప్రజాపతి ఉపాధావత్ అధావత్తస్మై తస్మాతం ఏతమేక వింశతి రాత్రం ఏక వింశతి రాత్రం ప్ర ఏక వింశతి రాత్రమిత్యేక వింశతి రాత్రం ప్రాయచ్చత్ అయచ్చత్తం తమా ఆహరత్ అహరత్తేన ఏనాయజత అయజత తత తో వై వై సహ సో రోచత రోచత ఏం విద్వాగుంస విద్వాగుంస ఏక వింశతి రాత్రం ఏక వింశతి రాత్రమాసతే ఏక వింశతి రాత్రమిత్యేక వింశతి రాత్రం ఆసతే రోచందే రోచంత ఏవైక వింశతి రాత్ర ఏక వింశతి రాత్రో భవతి ఏక వింశతి రాత్ర ఇత్యేక వింశతి రాత్ర భవతి ఋక్ ఋగ్వై వా ఏక వింశ ఏక వింశో రుచం ఏక వింశ ఇత్యేక వింశ రుచమేవ ఏవ గచ్చంతి గచ్చంతి థో అథో అప్రతిష్టాం అథో ఇత్యథో ప్రతిష్టామేవ ప్రతిష్టామిది ప్రతిష్టాం ఏవ ప్రతిష్టా ప్రతిష్టా హి ప్రతిష్టేది ప్రతిష్టా ఏక వింశ ఏక వింశోతి రాత్రౌ ఏక వింశ ఇత్యేకా వింశ అతిరాత్రావభి అతిరాత్రావిద్యతి రాత్రౌ అభితో భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్ పరిగృహీత్యై బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్ పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై అర్వాణ్యజ్ఞ యజ్ఞస్ సంక్రామదు రామత్వముష్మాత్ అముష్మాదధి అధిమాం మామభి అభీత్యభి ఋషీణాయ యః పురోహిత పురోహిత ఇది పురహాహిర నిర్దేవం నిర్వీరం నిర్దేవమితి దేవం నిర్వీరం కృత్వా నిర్వీరమితి వీరం కృత్వా విష్కంధం విష్కంధం తస్మిన్ విష్కంధమితి స్కంధం తస్మిన్ హీయతాం హీయతాం యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్టి శరీరం యజ్ఞశమలం యజ్ఞశమలం కుసీదం యజ్ఞశమలమితి యజ్ఞశమలం కుసీదం తస్మిన్ తస్మిన్ సీదతు సీదతు యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్టి యజ్ఞయజ్ఞస్య యజ్ఞసేత్ యత్తేజ తేజస్తేన తేజసం సంక్రామ క్రామమాం మామభి అభీత్యభి బ్రాహ్మణా ఋత్విజ ఋత్విజో దేవాన్ దేవాన్ యజ్ఞస్య యజ్ఞస్య తపసా తపసా తే సవ సవాహం ఆహమా ఆహువే హువ ఇది హువే ఇష్టేన పక్వం పక్వముప ఉపదే తే హువే హువే సవ సవాహం అహమిత్యహం సంతే హే వృంజే వృంజే సుకృతం సుకృతగుంసం సుకృతమిలి సుకృతం సంప్రజా ప్రజా పశూన్ ప్రజామిలి ప్రాజా పశూనిది పశూన్ ప్రైషాన్ సామిధేనీ ప్రైషానిది ప్రాయేషాన్ సామిధేనీరాఘారౌ సామిధేనీరిది సాధేనీ ఆఘారా వాజ్యభాగౌ ఆఘారా విద్యాఘారౌ ఆజ్యభాగావాశ్రుతం ఆజ్యభాగా విద్యాజ్యభాగౌ ఆశ్రుతం ప్రత్యాశ్రుతం ఆశ్రుతమిత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమా ప్రత్యాశ్రుతమితి ప్రతి ఆశ్రుతం ఆశృణామి శృణామి తే తయితి తే ప్రయాజానో యాజాన్ సృష్టకృతం ప్రయాజానో యాజానిది ప్రయాజానో యాజాన్ సృష్టకృతమిడా సృష్టకృతమితి సృష్టాకృతం ఇడామాశిష ఆశిష ఆశిష ఇత్యాశిష ఆవృంజే వృంజే సువ సువరితి సువ అగ్నినేంద్రేణ ఇంద్రేణ సోమేన సోమేన సరస్వత్యా సరస్వత్యా విష్ణునా విష్ణునా దేవతాభిః దేవతాభిరితి దేవతాభిః యాజ్యానువాక్యాభ్యామప యాజ్యానువాక్యాభ్యామితి యాజ్యానువాక్యాభ్యాం ఉపతే తే హువే హువే సవ సవాహం అహం యజ్ఞం యజ్ఞమా ఆదదే తదేతే తే వషట్కృతం వషట్కృతమితి వషట్కృతం శృతకం శస్త్రం శస్త్రం ప్రతికరం ప్రతికరం గ్రహం ప్రతిగరమితి ప్రతీకరం ద్రహమిడా ఇడామాశిష ఆశిష ఆశిష ఇత్యాశిష ఆవృంజే వృంజే సువ సువరితి సువ పత్నీ సంయాజానుప పత్నీ సంయాజానిది పత్నీ సంయాజాన్ ఉపతే తే హువే హువే సవ సవాహం అహకం సమిష్టయజు సమిష్టయజురా సమిష్టయజురితి సమిష్టయజు ఆదే దదే తవ తవేది తవ పశోన్ సుతం సుతం ప్రోడాశాన్ ప్రోడాశాన్ సవనాని సవనాన్యా ఓత ఉత యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం దేవాన్ సేంద్రాన్ సేంద్రానుప సేంద్రాలితి సా ఇంద్రాన్ ఉపతే తే హువే హువే సవ సవాహం అహమగ్నిముఖాన్ అగ్నిముఖాన్ సోమవద అగ్నిముఖానిత్యగ్నిముఖాన్ సోమవతోయే సోమవత ఇది సోమావత ఏ చ విశ్వే విశ్వ ఇది విశ్వే భూతం భవ్యం భవ్యం భవిష్యత్ భవిష్యద్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమరుగ్ ఋక్సామ సామయజు యజుర్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమో గాయత్రీ గాయత్రీ త్రిష్టుప్ త్రిష్టుప్ జగతి జగతి వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమ పృథివీ పృథివ్యంతరిక్షం అంతరిక్షం ద్యో ద్యోర్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమోగ్ని అగ్నిర్వాయు వాయుసూర్య సూర్యోషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమ ప్రాణ ప్రాణో వ్యాన ప్రాణ ఇది ప్రాణ వ్యానోపాన వ్యాన ఇది వీయన అపానో వషట్ అపాన ఇత్యపాన వషట్ స్వాహా స్వాహా నమ నమోన్నం అన్నం కృషి కృషిర్వృష్టి వృష్టిర్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమ పిదా పిదా పుత్ర పుత్ర పౌత్ర పౌత్రో వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమో భూ భూర్భువ భువస్సువ సువర్వషట్ వషట్ స్వాహా స్వాహా నమ నమ ఇది నమ ఆమే మే గృహా గృహా భవంతు భవంత్వా ఆ ప్రజా ప్రజా మే ప్రజేలి ప్రాజా మా ఆ మా మా యజ్ఞ యజ్ఞో విశదు విశదు వీర్యావాన్ వీర్యావానిది వీర్యావాన్ ఆపో దేవీ దేవీర్యజ్ఞయా యజ్ఞయా మా ఆవిశంతు విశంతు సహస్రస్య సహస్రస్య మా భూమా భూమా మా ప్రహాసీత్ హాసీదితి హాసీత్ ఆమే మే గ్రహ గ్రహో భవతు భవత్వా ఆ పురోరుగ్ పురోరుక్ స్తుతశస్త్రే పురోరుగితి పురహారుగ్ స్తుతశస్త్రే మా స్తుతశస్త్రే స్తుతశస్త్రే మా ఆవిశతాం విశతాగం సమీచీ సమీచీతి సమీచీ ఆదిత్యా రుద్రా రుద్రావసవ వసవో మే మే సదస్యా సదస్యా సహస్రస్య సహస్రస్య మా భూమా భూమా మా ప్రహాసీత్ హాసీదితి హాసీత్ ఆమా మా అగ్నిష్టోమ అగ్నిష్టోమో విశత్ అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమ విశతోక్త్య ఉక్త్యశ్చ చామిరాత్ర అదిరాత్రో మా అదిరాత్ర ఇత్యతి రాత్ర మా ఆవిశత్ విశత్వాపిశర్వర ఆపిశర్వర ఇత్యాపి శర్వర తిరోహన్హియా మా తిరోహన్హియా ఇది తిర అన్హియా మా సుహృతా సుహృతా సుహృతా ఇది సుహృతా ఆవిశంతు విశంతు సహస్రస్య సహస్రస్య మా మా భూమా భూమా మా మా ప్రహాసీద్ హాసీదితి హాసీద్ అగ్నినా తప తపోను అన్వభవత్ అభవద్వాచా వాచా బ్రహ్మ బ్రహ్మమణినా మణినా రూపాణి రూపాణీంద్రేణ ఇంద్రేణ దేవాన్ దేవాన్ వాతేన వాతేన ప్రాణాన్ ప్రాణాన్ సూర్యేణ ప్రాణాని ప్రాణాన్ సూర్యేణ్యాం యాన్ చంద్రమసా చంద్రమసా నక్షత్రాణి నక్షత్రాణి యమేన యమేన పితృన్ పితృన్ రాజ్ఞా రాజ్ఞా మనుష్యాన్ మనుష్యాన్ ఫలేన ఫలేన నాదేజాన్ నాదేజాన్ అజగరేణ అజగరేణ సర్పాన్ సర్పాన్ వ్యాఘ్రేణ వ్యాఘ్రేణ అరణ్యాన్ అరణ్యాన్ పశోన్ పశోన్ శ్యేనేన శ్యేనేన పదత్రిణ పదత్రిణో వృష్ణా వృష్ణాశ్వాన్ అశ్వాన్ వృషభేణ వృషభేణ గా గా వస్తేన వస్తేనాజా రజా వృష్ణినా వృష్ణినా వీ అవీర్వ్రీహిణా వ్రీహిణాన్నాని అన్నాని యవేన యవేనౌషధీ ఔషధీర్న్యగ్రోధేన నిగ్రోధేన వనస్పతీన్ వనస్పతీన్ ఉదంబరేణ ఉదంబరేణోర్జం ఊర్జం గాయత్ర్యా గాయత్ర్యా ఛందాగుంసి ఛందాగుంసి త్రివృతా త్రివృతా స్తోమాన్ త్రివృతేత్రివృతా స్తోమాన్ బ్రాహ్మణేన బ్రాహ్మణేన వాచం వాచమిది వాచం స్వాహాధిం ఆధిమాధీతాయ ఆధిమిత్యాధిమ్ ఆధీతాయ స్వాహ ఆధీతాయేత్యాధీతాయ స్వాహ స్వాహ స్వాహాధీతం ఆధీతం మనసే ఆధీతమిత్యాధీతం మనసే స్వాహ స్వాహ స్వాహ స్వాహ మనః మనః ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ కాయ కాయ స్వాహ స్వాహ కస్మై కస్మై స్వాహ స్వాహ కథమస్మై కథమస్మై స్వాహ స్వాహాదిత్యై అదిత్యై స్వాహ స్వాహాదిత్యై అదిత్యై మహ్యై మహ్యై స్వాహ స్వాహాదిత్యై అదిత్యై సుమృడీకాయై సుమృడీకాయై స్వాహ సుమృడీకాయా ఇది సుమృడీకాయై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై సరస్వత్యై బృహత్యై బృహత్యై స్వాహ స్వాహ సరస్వత్యై సరస్వత్యై పావకాయై పావకాయై స్వాహ స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే పూష్ణే ప్రవృథ్యాయ ప్రవృథ్యాయ స్వాహ ప్రవృథ్యాయేతి ప్రవృథ్యాయ స్వాహ పూష్ణే పూష్ణే నరంధిషాయ నరంధిషాయ స్వాహ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే తురీపాయ తురీపాయ స్వాహ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే పురూపాయ పురూపాయ స్వాహ పురూపాయేతి పురూపాయ స్వాహ విష్ణవే విష్ణవే స్వాహ స్వాహ విష్ణవే విష్ణవే నిఖుర్యపాయ నిఖుర్యపాయ స్వాహ నిఖుర్యపాయేతి నిఖుర్యాపాయ స్వాహ విష్ణవే విష్ణవే నిభూయపాయ నిభూయపాయ స్వాహ నిభూయపాయేతి నిభూయాపాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ దద్భ్య స్వాహ దద్భ్యేతి దద్భ్య స్వాహ హనోభ్యాం హనోభ్యాయ స్వాహ హనోభ్యామిది హనోభ్యాం స్వాహోష్ఠాభ్యాం ఓష్ఠాభ్యాయ స్వాహ స్వాహ ముఖాయ ముఖాయ స్వాహ స్వాహ నాసికాభ్యాం నాసికాభ్యాయ స్వాహ స్వాహాక్షేభ్యాం వక్షేభ్యాయ స్వాహ స్వాహ కర్ణాభ్యాం కర్ణాభ్యాయ స్వాహ స్వాహ పారే పార ఇక్షవః ఇక్షవో వార్యేభ్యః వార్యేభ్యః పక్ష్మభ్యః పక్ష్మభ్య స్వాహ పక్ష్మభ్యేతి పక్ష్మాభ్యః స్వాహ వారే అవార ఇక్షవః ఇక్షవః పార్యేభ్యః పార్యేభ్యః పక్ష్మభ్యః పక్ష్మభ్య స్వాహ పక్ష్మభ్యేతి పక్ష్మాభ్యః స్వాహ శీర్ష్ణే శీర్ష్ణే స్వాహ స్వాహ భ్రూభ్యాం భ్రూభ్యాగ స్వాహ స్వాహ లలాటాయ లలాటాయ స్వాహ స్వాహ మూర్ధ్నే మూర్ధ్నే స్వాహ స్వాహ మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహ స్వాహ కేశేభ్యః కేశేభ్య స్వాహ స్వాహ వహాయ వహాయ స్వాహ స్వాహ గ్రీవాభ్యః గ్రీవాభ్య స్వాహ స్వాహ స్కంధేభ్యః స్కంధేభ్య స్వాహ స్వాహ కీకసాభ్యః కీకసాభ్య స్వాహ స్వాహ పృష్ఠేభ్యః పృష్ఠేభ్య స్వాహ పృష్ఠేభ్యేతి పృష్ఠేభ్యః స్వాహ పాదస్యాయ పాదస్యాయ స్వాహ స్వాహ పార్శ్వాభ్యాం పార్శ్వాభ్యాగ స్వాహ స్వాహ గుంసాభ్యాం అగుంసాభ్యాగ స్వాహ స్వాహ దోషభ్యాం దోషభ్యాగ స్వాహ దోషభ్యామితి దోషాభ్యాం స్వాహ బాహుభ్యాం బాహుభ్యాగ స్వాహ బాహుభ్యామితి బాహోభ్యాం స్వాహ గంఘాభ్యాం గంఘాభ్యాగ స్వాహ స్వాహ శ్రోణీభ్యాం శ్రోణీభ్యాగ స్వాహ శ్రోణీభ్యామితి శ్రోణీభ్యాం స్వాహోరుభ్యాం ఓరుభ్యాగ స్వాహ ఓరుభ్యామిోరుభ్యాం స్వాహ అష్టేవద్భ్యాం అష్టేవద్భ్యాగ స్వాహ అష్టేవద్భ్యామిత్యష్టేవద్భ్యాం స్వాహ జంఘాభ్యాం జంఘాభ్యాగ స్వాహ స్వాహ భసదే భసదే స్వాహ స్వాహ శిఖండేభ్యః శిఖండేభ్య స్వాహ స్వాహ బాలధానాయ బాలధానాయ స్వాహ బాలధానాయేతి బాలధానాయ స్వాహాండాభ్యాం ఆండాభ్యాగ స్వాహ స్వాహ శేపాయ శేపాయ స్వాహ స్వాహ రేతసే రేతసే స్వాహ స్వాహ ప్రజాభ్యః ప్రజాభ్య స్వాహ ప్రజాభ్యేతి ప్రజాభ్యః స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ ప్రజననాయేతి ప్రజననాయ స్వాహ పద్భ్యః పద్భ్య స్వాహ పద్భ్యేతి పతిర్భ్యః స్వాహ శఫేభ్యః శఫేభ్య స్వాహ స్వాహ లోమభ్యః లోమభ్య స్వాహ లోమభ్యేతి లోమాభ్యః స్వాహ త్వచే త్వచే స్వాహ స్వాహ లోహితాయ లోహితాయ స్వాహ స్వాహ మాగుంసాయ మాగుంసాయ స్వాహ స్వాహ స్నావభ్యః స్నావభ్య స్వాహ స్నావభ్యేతి స్నావాభ్యః స్వాహ అస్థభ్యః అస్థభ్య స్వాహ అస్థభ్యేత్యస్థాభ్యః స్వాహ మజ్జభ్యః మజ్జభ్య స్వాహ మజ్జభ్యేతి మజ్జాభ్యః స్వాహ అంగేభ్యః అంగేభ్య స్వాహ స్వాహాత్మనే

శిష్టాయ స్వాహ స్వాహ అతిశిష్టాయ అతిశిష్టాయ స్వాహ అతిశిష్టాయేదిశిష్టాయ స్వాహ పరిశిష్టాయ పరిశిష్టాయ స్వాహ పరిశిష్టాయేది పరిశిష్టాయ స్వాహ సకంశిష్టాయ సకంశిష్టాయ స్వాహ సకంశిష్టాయేది సంశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయ ఉచ్ఛిష్టాయ స్వాహ ఉచ్ఛిష్టాయేదిశిష్టాయ స్వాహ రిక్తాయ రిక్తాయ స్వాహ స్వాహ రిక్తాయ అరిక్తాయ స్వాహ స్వాహ ప్రరిక్తాయ ప్రరిక్తాయ స్వాహ ప్రరిక్తాయేది ప్రరిక్తాయ స్వాహ సకంరిక్తాయ సకంరిక్తాయ స్వాహ సకంరిక్తాయేది సంరిక్తాయ స్వాహోద్రిక్తాయ ఉద్రిక్తాయ స్వాహ ఉద్రిక్తాయేద్యుదోరిక్తాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ ఓ సప్తమకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.